ఫలమాలాగినా మగే కుడా పుట్టుటై ముత్తుమాలిగా విన్మాగినా మగే కుడా పుట్టుటై ఇరిమూదు ఫలమాలాగినా మగే కుడా పుట్టుటై ముత్తుమాలిగా విన్మాగినా గీతయై మలై సీనలోకయై రంతరుయి సదై మాగినా తుమ్ మగీ కుతుటై.